అథ ఈశావాస్య ఉపనిషది ఘనపాఠ ప్రారభ్యతే. ఈశావాస్యం భాష్యమీశేషాభాస్యమిదమిదం భాష్యమీశేషాభాస్యమిదం భాష్యమిదమిదం భాష్యం భాష్యమిదాం సర్వజ్ఞే సర్వమిదం భాష్యం భాష్యమిదాం సర్వం ఇదాం సర్వజ్ఞే సర్వమిదమిదాం సర్వం యద్యత్ సర్వమిదమిదాం సర్వం యతే సర్వం యద్యత్ సర్వజ్ఞే సర్వం యత్కిం కిం యత్ సర్వజ్ఞే సర్వం యత్కిం జగత్ తమసావృతా తమసావృత ఆవృతస్తమసా తమసావృత ఆవృతృతస్తాగ్రస్తే ప్రేత్య ప్రేత్యేతాగ్రస్తాగ్రస్తే ప్రేత్య తే ప్రేత్య ప్రేత్యే ప్రేత్యాభ్యభిప్రేత్యే ప్రేత్యాభి ప్రేత్యాభ్యభిప్రేత్య ప్రేత్యాభిగచ్చంతి గచ్చంత్యభిప్రేత్య ప్రేత్యాభిగచ్చంతి ప్రేత్యేతి ప్ర ఇత్యా అభిగచ్చంతి గచ్చంత్యభ్యభిగచ్చంతి యే గచ్చంత్యభ్యభిగచ్చంతి గచ్చంతి యే గచ్చంతి గచ్చంతి యే గచ్చంతి గచ్చంతి యే ఏకే చాత్మహన ఆత్మహనశ్చకేతాత్మహన చాత్మహన ఆత్మహనశ్చాత్మహనో జనా జనా ఆత్మహనశ్చాత్మహనో జనా ఆత్మహనో జనా జనా ఆత్మహన ఆత్మహనో జనా ఆత్మహన ఇత్యాత్మ అనాహ జనాజితి జనాహ అనే జదేకమేకమనే జదనే జదేకం మనసో మనస ఏకమనే జదనే జదేకం మనస ఏకం మనసో మనస ఏకమేకం మనసో జవీయో మనస ఏకమేకం మనసో జవీయ మనసో జవీయో జవీయో మనసో మనసో జవీయో నన జవీయో మనసో మనసో జవీయో జవీయో నన జవీయో జవీయో నైనదే నన్నదీయో జవీయో నైనత్ నైనదే నన్న నైనద్దేవా దేవాయే నన్న నైనద్దేవా ఏనద్దేవాదేవాదేనదేనద్దేవా ఆప్నువన్నాప్నువన్ దేవా ఏనదేనద్దేవా ఆప్నువన్ దేవా ఆప్నువన్నాప్నువన్ దేవా దేవా ఆప్నువన్ పూర్వం పూర్వమాప్నువన్ దేవా దేవా ఆప్నువన్ పూర్వం ఆప్నువన్ పూర్వం పూర్వమాప్నువన్నాప్నువన్ పూర్వమర్షదర్షత్ పూర్వమాప్నువన్నాప్నువన్ పూర్వమర్షత్ పూర్వమర్షదర్షత్ పూర్వం పూర్వమర్షత్ అర్షదిత్యర్షత్ తద్ధావతో ధావతస్తత్తద్ధావతోన్యానన్యాన్ ధావతస్తత్తద్ధావతోన్యాన్ ధావతోన్యానన్యాన్ ధావతో ధావతోన్యానత్యత్యన్యాన్ ధావతో ధావతోన్యానతి అన్యానత్యత్యన్యానన్యానత్యేత్యేత్యన్యానన్యానత్యేతి అత్యేత్యేత్యత్యేతిష్ఠత్యేత్యేతిష్ఠతి ఏది తిష్టత్తిష్టరేత్యేది తిష్టత్తస్మిగ్రస్తస్మిగ్రస్తిష్టరేత్యేదిష్టత్తస్మిన్ తిష్టత్తస్మిగ్రస్తస్మిగ్రస్తిష్టత్తస్మిన్ నాకోపస్తస్మిగ్రస్తిష్టత్తస్మిన్నవః తస్మిన్న గోపస్తస్మిగ్రస్తస్మిన్నపోమా తరిష్వా మాతరిష్వాపస్తస్మిగ్రస్తస్మిన్నపోమాతరిష్వా అపోమాతరిష్వా మాతరిష్వా గోపోమాతరిష్వా దృఢాతి దృఢాతి మాతరిష్వా గోపోమాతరిష్వా దధాతి మాతరిష్వా దధాతి దధాతి మాతరిష్వా మాతరిష్వా దధాతి దధాతీతి దధాతి పదే ఏజత్యేజతి తత్తదే ఏజతి తత్తదే ఏజతి ఏ జతి నైజత్యేజతి నేజత్యేజతి నైజత్యేజతి నేజతి నేజత్యేజతి నేజతి దూరే దూర ఏజతి నేజతి దూరే ఏజతి దూరే దూర ఏజత్యేజతి దూర ఉంతికే ఉంతికపు దూర ఏజత్యేజతి దూర ఉంతికే దూర ఉంతికే ఉంతికపు దూరే దూర ఉంతికే ఊమియత్యో అంతిక ఇత్యంతికే అంతరస్యాస్యాంతరంతరస్య సర్వస్య సర్వస్యాస్యాంతరంతరస్య సర్వస్య ఔరణమస్నా విరమస్నా విరమౌరణమౌరణ ప్రణమస్నాభిరాం శుద్ధగ్నే శుద్ధమస్నాభిరమౌ ప్రణమౌ ప్రణమస్నాభిరాం శుద్ధం అస్నాభిరాం శుద్ధగ్నే శుద్ధమస్నాభిరమస్నాభిరాం శుద్ధమపాపవిద్ధమపాపవిద్ధగ్నే శుద్ధమస్నాభిరమస్నాభిరాం శుద్ధమపాపవిద్ధం శుద్ధమపాపవిద్ధమపాపవిద్ధగ్నే శుద్ధగ్నే శుద్ధమపాపవిద్ధం అపాపవిద్ధమిత్యపాప విద్ధం కవిర్మనీషీమ నిమిషీ కవి కవిర్మనీషీ పరిభూ పరిభూర్మనీషీ కవి కవిర్మనీషీ పరిభూ మనీషీ పరిభూ పరిభూర్మనీషీ మనీషీ పరిభూ స్వయంభూ స్వయంభూ పరిభూర్మనీషీ మనీషీ పరిభూ స్వయంభూ పరిభో స్వయంభో స్వయంభో పరిభో పరిభో స్వయంభోర్యాథాగచ్చతోయాథాగచ్చత స్వయంభో పరిభో పరిభో స్వయంభోర్యాథాగచ్చత పరిభూరితి పరిభూ స్వయంభోర్యాథాగచ్చతోయాథాగచ్చత స్వయంభో స్వయంభోర్యాథాగచ్చతోర్థాన్యాథాగచ్చత స్వయంభో స్వయంభోర్యాథాగచ్చతోర్థాన్ స్వయంభోరితి స్వయం భూ యాథాగచ్చతోర్థాన్యాథాగచ్చతోయాథాగచ్చతోర్థాన్వి శాశ్వతేభ్యః సమాభ్యః సమాభ్యః శాశ్వతేభ్యః సమాభ్యః సమాభ్యైతి సమాభ్యః అనుభంతమస్తమోంధమంధంతః ప్రప్రతమోంధమంధంతః ప్రా తమః ప్రప్రతమస్తమః ప్రవిశంతి విశంతి ప్రతమస్తమః ప్రవిశంతి ప్రవిశంతి విశంతి ప్రప్రవిశంతి యే విశంతి ప్రప్రవిశంతి యే విశంతి యే విశంతి విశంతి యే విద్యాం యే విశంతి విశంతి యే విద్యాం యే విద్యామవిద్యాం యే యే విద్యాముపాసత ఉపాసతే విద్యాం యే యే విద్యాముపాసతే అవిద్యాముపాసత ఉపాసతే విద్యామవిద్యాముపాసతే ఉపాసతయుత్యుప ఆసతే తతో భూయలివ భూయలివ తస్తతో భూయలివతే భూయలివతే భూయలివ భూయలివతే తమస్తమత్తే భూయలివ భూయలివతే తమః భూయలివేతి భూయః ఇవ తమస్తమత్తే తమోయే తమస్తే తమోయే తమోయే తమస్తమోయ ఉవిద్యాయాం విద్యాయాం అభుయే తమస్తమోయ ఉవిద్యాయాం యవు విద్యాయాం విద్యాయాం అభుయే యవు విద్యాయాం అగ్నే రతా రతా విద్యాయాం అభుయే యవు విద్యాయాం అగ్నే రతాః ఊయ్యత్యో విద్యాయాం అగ్నే రతా రతా విద్యాయాం విద్యాయాం అగ్నే రతాః తత ఇతి హృతాః అన్యదేవైవాన్యదన్యదేవాహురాహురేవాన్యదన్యదేవాహుః ఏవాహురాహురేవైవాహురువిద్యయాః విద్యయాహురేవైవాహురువిద్యయాః ఆహురువిద్యయాః విద్యయాహురాహురువిద్యయాన్యదన్యద్విద్యయాహురాహురువిద్యయాన్యత్ విద్యయాన్యదన్యద్విద్యయాహురాహురన్యద్విద్యయాన్యదాహురాహురన్యద్విద్యయాహురవిద్యయా విద్యయాహురన్యదన్యదాహురవిద్యయా ఆహురవిద్యయా విద్యయాహురాహురవిద్యయా అవిద్యయేత్యవిద్యయా ఇది శుశ్రుమ శుశ్రుమేతీతి శుశ్రుమ ధీరాణాం ధీరాణాగ్నే శుశ్రుమేతీతి శుశ్రుమ ధీరాణాం శుశ్రుమధీరాణాం ధీరాణాగ్ఞ శుశ్రుమ శుశ్రుమధీరాణాం యే ధీరాణాగ్ఞ శుశ్రుమ శుశ్రుమధీరాణాం యే ధీరాణాం యే ధీరాణాం ధీరాణాం యే నో నో యే ధీరాణాం ధీరాణాం యే నః యే నో నో యే నస్తన్నో యే నస్తతే నస్తన్నో నస్తద్విచక్షిరే విచక్షిరే తన్నో నస్తద్విచక్షిరే తద్విచక్షిరే విచక్షిరే తత్తద్విచక్షిరే విచక్షిర ఇతి విచక్షిరే విద్యాం చ విద్యాం విద్యాం చ విద్యామ విద్యాం చ విద్యాం విద్యాం చ విద్యాం చా విద్యామ విద్యాం చా విద్యాం చా విద్యాం చా విద్యాం చా అవిద్యాం చా విద్యామ విద్యాం చయోయస్యా విద్యామ విద్యాం చయః చయోయస్య చయస్తద్యస్య చయస్తతిస్తద్వేద తద్వేద వేద తద్వేదో భయము భయం వేద తద్వేదో భయం వేదో భయము భయం వేద వేదో భయాం సహ సహో భయం వేద వేదో భయాం సహ ఉభయాం సహ సహో భయం భయాం సహ సహేతి సహ అవిద్యయా మృత్యుం మృత్యుమవిద్యయా విద్యయా మృత్యుం తీయత్వా తీయత్వా మృత్యుమవిద్యయా విద్యయా మృత్యుం తీయత్వా మృత్యుం తీయత్వా తీయత్వా మృత్యుం మృత్యుం తీయత్వా విద్యయా ఆ విద్యయా ఆ తీయత్వా మృత్యుం మృత్యుం తీయత్వా విద్యయా తీయత్వా విద్యయా విద్యయా తీయత్వా తీయత్వా విద్యయామృతమృతం విద్యయా తీయత్వా తీయత్వా విద్యయామృతం విద్యయామృతమృతం విద్యయా విద్యయామృతమశ్నుతే శ్నుతే మృతం విద్యయా విద్యయామృతమశ్నుతే అమృతమశ్నుతే శ్నుతే మృతమమృతమశ్నుతే అశ్నుత ఇత్యశ్నుతే అంధంతమస్తమోంధమంధంతమప్రప్రతమోంధమంధంతమప్రతమస్తమప్రవిశంతి విశంతి ప్రతమస్తమ ప్రవిశంతి ప్రవిశంతి విశంతి ప్రప్రవిశంతి యే విశంతి ప్రప్రవిశంతి యే విశంతి యే విశంతి విశంతి యే సంభూతిమసం భూతి యే విశంతి విశంతి యే సంభూతి ఏసంభూతిమసం భూతి ఏసంభూతిముపాసత ఉపాసతే సంభూతి ఏసంభూతిముపాసతే అసంభూతిముపాసత ఉపాసతే సంభూతిమసంభూతిముపాసతే అసంభూతిమిత్యసం భూతి ఉపాసత ఇత్యుప ఆసతే తతో భూయలివ భూయలివ తతస్తతో భూయలివ తేతే భూయలివ తతస్తతో భూయలివ తే భూయలివ తేతే భూయలివ భూయలివ తేతమత్తమత్తే భూయలివ భూయలివ తేతమ భూయలివేతి భూయ ఇవ ఏతమస్తమస్తే తేతమో ఏతమస్తే తేతమో తమోయేతమస్తమోయసంభూత్యా సంభూత్యామిది సంభూత్యాం రతాయితి రతాః అన్యదేవైవాన్యదన్యదేవాహురాహురేవాన్యదన్యదేవాహుః యేవాహురాహురేవైవాహుస్సంభవాత్సంభవాదాహురేవైవాహుస్సంభవాత్ ఆహుస్సంభవాత్సంభవాదాహురాహుస్సంభవాదన్యదన్యత్సంభవాదాహురాహుస్సంభవాదన్యత్ సంభవాదన్యదన్యత్ సంభవాత్ సంభవాదన్యదాహురాహురన్యత్ సంభవాత్ సంభవాదన్యదాహుః సంభవాదితి సంభవాత్ అన్యదాహురాహురన్యదన్యదాహురసంభవాద సంభవాదాహురన్యదన్యదాహురసంభవాత్ ఆహురసంభవాదసంభవాదాహురాహురసంభవాత్ అసంభవాదిత్యసంభవాత్ ఇతి శుశ్రుమశుశ్రుమేతీతి శుశ్రుమధీరాణాం ధీరాణాగ్నేశుశ్రుమేతీతి శుశ్రుమధీరాణాం శుశ్రుమధీరాణాం ధీరాణాగ్నేశుశ్రుమశుశ్రుమధీరాణాం యే ధీరాణాగ్నేశుశ్రుమశుశ్రుమధీరాణాం యే ధీరాణాం యే ధీరాణాం ధీరాణాం యే నో నో యే ధీరాణాం ధీరాణాం యే నః యే నో నో యే యే నస్తత్తన్నో యే యే నస్తత్ నస్తత్తన్నో నస్తద్విచచక్షిరే విచచక్షిరే తన్నో నస్తద్విచచక్షిరే తద్విచచక్షిరే విచచక్షిరే తత్తద్విచచక్షిరే విచచక్షిర ఇతి విచచక్షిరే సంభోతిం చ సంభోతిగ్నే సంభోతిం చ వినాశం వినాశం చ సంభోతిగ్నే సంభోతిం చ వినాశం సంభోతిమితి సంభోతిం చ వినాశం వినాశం చ వినాశం చ వినాశం చ వినాశం చ వినాశం చ వినాశం వినాశం చ యోయశ్చ వినాశం వినాశం చ యః వినాశమితి వినాశం చయోయస్త చయస్తత్తద్యస్త చయస్తతే యస్తత్తద్యోయస్తద్వేదవేద తద్యోయస్తద్వేద తద్వేదవేద తత్తద్వేదోభయముభయం వేద తత్తద్వేదోభయం వేదోభయముభయం వేద వేదోభయాం సహ సహోభయం వేద వేదోభయాం సహ ఉభయాం సహ సహోభయముభయాం సహ సహేతి సహ వినాశేన మృత్యుం మృత్యుం వినాశేన వినాశేన మృత్యుం తీయత్వా తీయత్వా మృత్యుం వినాశేన వినాశేన మృత్యుం తీయత్వా వినాశేనేతి వినాశేన మృత్యుం తీయత్వా తీయత్వా మృత్యుం మృత్యుం తీయత్వా సంభోత్యా సంభోత్యా తీయత్వా మృత్యుం మృత్యుం తీయత్వా సంభోత్యా తీయత్వా సంభోత్యా సంభోత్యా తీయత్వా తీయత్వా సంభోత్యా మృతమృతగ్నే సంభోత్యా తీయత్వా తీయత్వా సంభోత్యామృతం సంభోత్యామృతమృతగ్నే సంభోత్యా సంభోత్యామృతమశ్ముతే శ్ముతే మృతగ్నే సంభోత్యా సంభోత్యామృతమశ్ముతే సంభోత్యేతి సంభోత్యా అమృతమశ్ముతే శ్ముతే మృతమమృతమశ్ముతే అశ్ముతయిత్యశ్ముతే హిరణ్మయేన పాత్రేణ పాత్రేణ హిరణ్మయేన హిరణ్మయేన పాత్రేణ సత్యస్య సత్యస్య పాత్రేణ హిరణ్మయేన హిరణ్మయేన పాత్రేణ సత్యస్య పాత్రేణ సత్యస్య సత్యస్య పాత్రేణ పాత్రేణ సత్యస్యాపి హితమపి హితజ్ఞే సత్యస్య పాత్రేణ పాత్రేణ సత్యస్యాపి హితం సత్యస్యాపి హితమపి హితజ్ఞే సత్యస్య సత్యస్యాపి హితం ముఖం ముఖమపి హితజ్ఞే సత్యస్య సత్యస్యాపి హితం ముఖం అభిహితం ముఖం ముఖమపి హితమపి హితం ముఖం అభిహితమిత్యపి హితం ముఖమితి ముఖం తత్వం త్వం తత్తత్వం పూషన్ పూషగ్రస్త్వం తత్తత్వం పూషన్ త్వం పూషన్ పూషగ్రస్త్వం త్వం పూషన్న పాప పూషగ్రస్త్వం త్వం పూషన్న పూషన్న పాప పూషన్ పూషన్న పావృణు భృణ్వాప పూషన్ పూషన్న పావృణు అపావృణు భృణ్వా పాపావృణు సత్యధన్మాయ సత్యధన్మాయ భృణ్వా పాపావృణు సత్యధన్మాయ ఆవృణు వృణు సత్యధన్మాయ సత్యధన్మాయ వృణు వృణు సత్యధన్మాయ దృష్టయే దృష్టయే సత్యధన్మాయ వృణు వృణు సత్యధన్మాయ దృష్టయే సత్యసన్మాయ దృష్టయే దృష్టయే సత్యసన్మాయ సత్యసన్మాయ దృష్టయే సత్యసన్మాయేతి సత్య ధన్మాయ దృష్టయైతి దృష్టయే పూషన్నేకర్షయే కర్షే పూషన్ పూషన్నేకర్షే యమయమైకర్షే పూషన్ పూషన్నేకర్షే యమ ఏ కర్షేయమయమైకర్షయే కర్షేయమసూర్యసూర్యమైకర్షయేకర్షేయమసూవర్యా ఏకర్ష ఇత్యేక ఋషే యమసూర్యసూర్యయమయమసూర్య ప్రాజాపత్య ప్రాజాపత్య సూర్యయమయమసూర్య ప్రాజాపత్యా సూర్య ప్రాజాపత్య ప్రాజాపత్య సూర్య సూర్య ప్రాజాపత్య వి ప్రాజాపత్య సూర్య సూర్య ప్రాజాపత్యమీ ప్రాజాపత్య వి ప్రాజాపత్య ప్రాజాపత్య వ్యూహో హవి ప్రాజాపత్య ప్రాజాపత్య వ్యూహ ప్రాజాపత్యేతి ప్రాజాపత్య వ్యూహ హవిహరస్మీన్ రస్మీనో హవిహరస్మీన్ ఊహరస్మీన్ రస్మీనో హోహరస్మీన్ సగ్నే సగ్నే రస్మీనో హోహరస్మీన్ సన్ రస్మీన్ సగ్నే సగ్నే రస్మీన్ రస్మీన్ సమూహోహ సగ్నే రస్మీన్ రస్మీన్ సమూహ సమూహోహ సగ్నే సమూహ తేజస్తేజ ఊహ సగ్నే సమూహ తేజ ఊహ తేజస్తేజ ఊహోహ తేజోయ్యేజ ఊహోహ తేజోయే తేజోయ్యేజస్తేజోయత్తేజస్తేజోయత్తేజస్తేజోయత్తే రూపజ్ఞే రూపం తేయ్యే రూపం ే రూపజ్ఞే రూపం తే రూపం కళ్యాణతమం కళ్యాణతమగ్ఞే రూపం తే రూపం కళ్యాణతమం రూపం కళ్యాణతమం కళ్యాణతమగ్ఞే రూపజ్ఞే రూపం కళ్యాణతమం తత్ కళ్యాణతమగ్ఞే రూపజ్ఞే రూపం కళ్యాణతమం తత్ కళ్యాణతమం తత్కళ్యాణతమం కళ్యాణతమం తత్కళ్యాణతమం కళ్యాణతమం తే కళ్యాణతమమితి కళ్యాణతమం తత్తే పశ్యామి పశ్యామి తత్తే పశ్యామి ఏ పశ్యామి పశ్యామి తే పశ్యామి పశ్యామీతి పశ్యామి యోసా అసౌ యో యోసా భసా అసా అసౌ యో యోసా భసౌ అసా భసా అసా అసా అసా భసౌ పురుష పురుషోసా అసా అసా భసౌ పురుష అసౌ పురుష పురుషోసా అసౌ పురుష సస పురుషోసా అసౌ పురుష సహ పురుషస్త పురుష పురుషస్థోహమహజ్ఞే స పురుష పురుషస్థోహం సోహమహజ్ఞే సోహమస్మ్యస్మ్యహజ్ఞే సోహమస్మి అహమస్మ్యస్మ్యహమహమస్మి అస్మీత్యస్మి వాయురనిలమనిలం వాయుర్వాయురనిలమమృతమమృతమనిలం వాయుర్వాయురనిలమమృతం అనిలమమృతమృతమనిలమనిలమృతమథామృతమనిలమనిలమృతమథ అమృతమథామృతమృతమథేదమిదమథామృతమృతమథేదం అథేదమిదమథాథేదం భస్మాంతం భస్మాంతమిదమథాథేదం భస్మాంతం ఇదం భస్మాంతం భస్మాంతమిదమిదం భస్మాంతాం శరీరం భస్మాంతమిదమిదం భస్మాంతాం శరీరం భస్మాంతాం శరీరగ్ని శరీరం భస్మాంతం భస్మాంతాం శరీరం భస్మాంతమిది భస్మ అంతం శరీరమిది శరీరం స్మర స్మర క్రత ఓ క్రతోస్మర క్రతోస్మర స్మర క్రతో క్రతోస్మర కృతం కృతజ్ఞ స్మర క్రతో క్రతోస్మర కృతం క్రతో ఇది క్రతో స్మరకృతం కృతజ్ఞస్మరస్మరకృతజ్ఞస్మరస్మరకృతజ్ఞస్మరస్మరకృతజ్ఞస్మర కృతజ్ఞస్మరస్మరకృతం కృతజ్ఞస్మరక్రతో క్రతో స్మరకృతం కృతజ్ఞస్మరక్రతో స్మరక్రతో క్రతో స్మరస్మరక్రతో స్మరకృతం కృతజ్ఞస్మరక్రతో స్మరకృతం క్రతో ఇది క్రతో స్మరకృతం కృతజ్ఞస్మరస్మరకృతజ్ఞస్మరస్మరకృతజ్ఞస్మర స్మరేతి స్మర అగ్నేన సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవయునాని విద్వాన్ ఇోభ్యస్మజ్జోహురాణమేనో భూయిష్టాంతే నమ భుక్తిం విధేమ ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి ఓం అద్విజాయిత్యద్విజాః ఋతం బృహద్ బృహద్ ఋతం బృహద్ బృహదితి బృహతే పవమానామేవాహస్తమే ఖలు ప్రస్తాహ ప్రస్తౌతిషయత్ర ప్రస్తయా తదేతాని జపే దసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోన్మా మృతంగమయేతి సయదాహాసతో మా సద్గమయేతి మృత్యుర్వాసమృతం మృత్యోన్మా మృతంగమయా మృతం మా కుర్వై తదాహ తమసో మా జ్యోతిర్గమయేతి మృత్యుర్వై తమో జ్యోతిరమృతం మృత్యోన్మా మృతంగమయామృతం మా కుర్వై తదాహ మృత్యోన్మా మృతంగమయేతి మా ప్రతిరోహితమివాస్యథయా నీతరాని స్తోత్రాని తేష్మాత్మనేన్నాద్యమాగాయేత్ తస్మాదు తేషు వరం వృణీతయం కామం కామయేతతజ్ఞేషయేషయేవం విదుద్గాతాత్మనేవా యజమానాయ వాజం కామం కామయచేతమాగాయపి తద్ధైతల్లోక విదేవ నాహైవాలోచ్యతాయా దీర్ఘాయుష్యమస్తో దీర్ఘసౌమంగళ్యావాప్తిరస్తో వేదపురుష ప్రసాద సిద్ధిరస్తో ఓం తత్సతే.